Book 2 20 20 محادثة قصيرة رقم 1 చిన్న సంభాషణ 1 خذ راحتك సౌకర్యవంతంగా కూర్చోండి البيت بيتك మీ ఇల్లే అని అనుకోండి ماذا تحب حضرتك ان تشرب؟ తాగడానికి ఏం తీసుకుంటారు؟ اتحب الموسيقى؟ మీకు సంగీతం అంటే ఇష్టమేనా؟ انا احب الموسيقى الكلاسيكيه. నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం. هذه سيدياتي. ఇవి నా సీడీలు. أتعزف على آلة موسيقية؟ మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? هذه قيثارتي. ఇది నా గిటారు. أتحب أن تغني؟ మీకు పాడడం అంటే ఇష్టమా? عندك أطفال؟ మీకు పిల్లలు ఉన్నారా? عندك كلب؟ మీ వద్ద కుక్క ఉందా? عندك قطة؟ మీ వద్ద పిల్లి ఉందా? هنا توجد كتبي. ఇవి నా పుస్తకాలు. أقرأ حاليا هذا الكتاب. ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను. ماذا تحب أن تقرأ؟ మీరు ఏమి చదవాలనుకుంటున్నారు? أتحب أن تذهب إلى الحفلة الموسيقية؟ మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? أتحب أن تذهب إلى المسرح؟ మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? أتحب أن تذهب إلى دار الأوبرا؟ మీకు సంగీతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? الرجاء الذهاب إلى www.book2.de لمطالعة الكتب مع الدروس الصوتية